ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. జ్ఞానముంద కాని విశ్వాసముంద కాని ప్రవచింపగలిగిన కాని ప్రేమలేని వాడనైతే వ్యర్థుడనయ్యా, నీ ప్రేమలేని వాడనైతే వ్యర్థుడనయ్యా. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. ప్రేమ సహనం కలది, నీ ప్రేమ దయగలది, నీ ప్రేమ సహనం కలది, నీ ప్రేమ దయగలది. నీ ప్రేమ కుటుంబము లేదు, ప్రేమకు గర్వం లేదు, నీ ప్రేమకు అసూయ లేదు, నీ ప్రేమకు స్వార్థము లేదు, నీ ప్రేమకు అమర్యాద లేదు, నీ ప్రేమకు అమర్యాద లేదు, నీ ప్రేమకు కోపము రాదు. నీ ప్రేమ గుణములతో నన్ను నింపుము, నీ ప్రేమను ప్రదర్శించవరనీయుము, నీ ప్రేమను ప్రదర్శించవరనీయుము. నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా. దోషం లెక్కింపదు, నీ ప్రేమ కీడులో ఆనందించదు, నీ ప్రేమ దోషం లెక్కింపదు, నీ ప్రేమ కీడులో ఆనందించదు. నీ ప్రేమ సత్యముని సంతసించును, నీ ప్రేమ సమస్తమును భరించును, నీ ప్రేమ సమస్తమును విశ్వసించును, నీ ప్రేమ సమస్తమును ఆశించును. నీ ప్రేమ సమస్తమును సహించును, నీ ప్రేమ సమస్తమును సహించును, నీ ప్రేమ శాశ్వతముగా నిలిచిపోవును, నీ ప్రేమ గుణములతో నను నింపుము, నీ ప్రేమను ప్రదర్శించే కృపనీయుము, నీ ప్రేమను ప్రదర్శించే కృపనీయుము, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా, జ్ఞానమున్న కాని విశ్వాసమున్న కాని ప్రవచింపగలిగిన కాని ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనయ్యా, నీ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనయ్యా, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా.